భరద్వాజ కృతరామ స్తుతి యుద్ధకాండ 14వ సర్గా. త్వం బ్రహ్మపరమం సాక్షాదాది మధ్యాంత వర్ణితః త్వమగ్రే సలిలం సృష్ట్వా తత్ర సుప్తోపి భూతకృత్ 21 నారాయణోసి విశ్వాత్మన్ నరాణామంతరాత్మక త్వన్నాభి కమలోత్పన్నో బ్రహ్మాలోక పితామహః ఆతస్త్వం జగతామిశ సర్వలోక నమస్కృతః తం విష్ణుర్నానకలక్ష్మీ శేషోజయమలక్ష్మణాభిద ఆత్మనా సృజసిదం త్వమాత్మన్యేవాత్మమాయయ నసద్నసే నభోవత్వం చిచ్ఛకయ సర్వసాక్షిక బహిరతస్భుతానాం త్వమేవర్ఘునందన పూర్ణోపి మూఢదృష్టినాం విచ్ఛిన్న ఇపలక్ష్యసే జగత్వం జగదాధారస్త్వమేవ పరిపాలకః త్వమేవ సర్వభూతానాం భోక్తా భోజ్యం జగత్పతే. 142. దృశ్యతే శ్రూయతే యద్యత్ స్మర్యతే వా రఘుత్తమ త్వమేవ సర్వమఖిలం త్వద్వినాన్యన్న కించన మాయా సృజతి లోకాంశ్చ స్వగుణైరహమాదిఖి త్వచ్ఛక్తి ప్రేరితారామ తస్మాత్ త్వయిపచర్యతే యథా చుంబక సాన్నిధ్యాచ్ఛలంత్యేవాయ ఆదేహ జడా తథా త్వయా దృష్టా మాయా సృజతి వై జగత్ దేహద్వయ మదేహస్య తవ విశ్వమ్రిరక్షప్యో. విరాట్ స్థూలం శరీరంతే సూక్ష్మం సూత్రముదాహృతం ముప్పే విరాజ సంభవంత్యేతే అవతారా సహస్రశ కార్యాంతే ప్రవిశస్త్యేవ విరాజం రఘునందన అవతార కథాం లోకే ఏ గాయంతి గృణంతి చ అనన్య మనసో ముక్తిస్తే శామేవ రఘుత్తమ త్వం బ్రహ్మణా పురా భూమే భారహారాయ రాఘవ. 32. ప్రార్థితస్తపసాతుష్టస్త్వం జాతోసి రఘుకులే దేవకార్యమశేషేణ కృతన్ హే రామ దుష్కరం బహువర్షా సహ ప్రాణి మానుషం దేహమాశ్రితః కుర్వన్ దుష్కర కర్మాణి లోకద్వయ హీతాయ చ పాపహారిణి భువనం యశసా పురయిష్యని ప్రార్థయామి జగన్నాథ పవిత్రం కురు మే గృహం స్థిత్వార్య భుక్త్వా సబల స్వో గమిష్యసి పత్తనం. స్లో 21 నుంచి 36 వరకు తాత్పర్యము. తా నీవు సాక్షాత్పర బ్రహ్మమవు, ఆదిమధ్యాంతరహితుడవు, నీవే భూతముల సృజించువాడవై జలమును సృజించి అందు నిదురించితివి. అందుచే నారములు జలములు ఆయనము స్థానము కలవాడవగుటచే నారాయణుడవైతివి. సర్వస్వరూపుడవు, మనుష్యుల కంతరాత్మవు పితామహుడగు బ్రహ్మ నీ నాభి కమలమందు పుట్టెను. ఇందుచే నీవు జగదీశ్వరుడవు, సర్వలోకములచే నమస్కరింపబడిన వాడవు. నీవు విష్ణుడవు, సీతాలక్ష్మీదేవి, ఈ లక్ష్మణుడు ఆదిశేషుడు. నీవు నీయందే, నీ మాయచే ఈ ప్రపంచములు సృజించుచున్నావు. అయినను నీవు జ్ఞానస్వరూపమున సమస్తమునకు పాక్షిపై ఆకాశము వలె అంటకుందుపు. రఘునందన, భూతముల వెలుపలను లోపలను నీవు నిండియున్నవాడైనను మూఢబుద్ధులకు పరిచ్ఛిన్నుని వలె కనబడదవు. నీవే జగత్తు, నీవే ఈ జగత్తున కాధారమవు, నీవే ప్రపంచ పాలకుడవు. జగత్పతి, సమస్త భూతములలోనూ భుజించువాడవును, భుజింపబడు అన్నమును నీవే. రఘుత్తమ, ఏడేది చూడబడునో వినబడునో తలంపబడునో అదంతయు నీవే, నీకన్న నితరమేదియులేదు. రామ, మాయ నీ శక్తిచే ప్రేరేపింపబడినది. అహంకారము మొదలగు గుణములచే లోకముల సృజించుచున్నది. అందుచే సృష్ట్యత్వము నీయందా రోపింపబడుచున్నది. ఎట్లు సూదంటురాయి సాన్నిధ్యమునైనుము మొదలగున విచలించునో అట్లు జడమయ్యును మాయనీచే చూడబడినదై జగమును పుట్టించుచున్నది. గేహములేనివాడ వయ్యుతూ ప్రపంచమును రక్షింపదలచిన నీకు 2 దేహములు కలిగినవిని స్థూల దేహిము విరాట్టు, సూక్ష్మదేహము సూత్రాత్మ హిరణ్య గర్భుడు. రఘునందన, నీ విరాటేహమునుండా ఈ అవతారములు వేనవేలు విరాసేహము పట్టుచున్నవి. కార్యాంతమున విరాద్దేహమునే ప్రవేశించుచున్నవి. లోకమున ఎవరు ఏకాగ్రమైన మనసుతో నీయవతారగాధను గానము చేయుదురో చెప్పుదురో వారలకు మాత్రమే ముక్తి కలుగును. రాఘవ, మున్ను నీవు భూభారమును భాపుటకై బ్రహ్మచే ప్రార్థింపబడితివి. అతని తపస్సుకు సంతోషించిన వాడవై రఘువంశమున జన్మించితివి. రామ ఆనన్యసాధ్యమైన దేవకార్యము నిశ్శేషముగా నీవు చేసితివి. ఇక అనేకవేల ఏండ్లు మానవ శరీరము కలిగినవాడవై దేవ భూలోకముల రెంటికీ మేలు చేయుటకే పాపహరములును ఇతరులకు దుష్కరములను అగు కార్యములు చేయుచు నీ కీర్తి చేలోకమును నిండింపగలవు. జగన్నాథ, దయచేసి నా గృహమును పావనమనర్పుము సైన్యములతో కూడిన వాడవై నేడు ఉండి రేవు రాజధానికి పొమ్ము అని భరద్వాజుడు ప్రార్థించెను. దినము వారందరూ భరద్వాజాశ్రమముననే గడిపిరి. రాముడు హనుమంతుడితో, నీవయోధ్యకు పోయి అచటి ప్రజల క్షేమమును, నంది గ్రామమునకు పోయి భరతునితోనూ శృంగబేరపురమున గుహునితోనూ నా రాకను గూర్చి చెప్పమనెను. వెంటనే హనుమంతుడు, వాయు వేగమున పోయి వాంకి రామాగమన వార్తను తెలియజెప్పి డొట్టిరిగి వచ్చెను. అందరూ పరమానంద భరితులయ్యి భరతుని ఆజ్ఞ ప్రకారము అయోధ్యాపురవాసులు చతురంగబల సమేతులై రామదర్శనార్థము వచ్చిరి. భరతుడు సీతారాములకు నమస్కరించెను. రాముడు కౌసల్యకు ప్రణమిల్లెను. భరతుడు పాదుకలను రాముని పాదములకు తొడిగెను. రాజ్యమును రామున కప్పగించెను. వారందరినీ పుష్పకములో కూర్చుంబెట్టుకొని భరతుని ఆశ్రమమునకు పోయెను. పుష్పకమును కుబేరుని వద్దకు పంపివేసెను. రాముడు భరతుని వలన రాజ్యమును ప్రతిగ్రహించి స్నానమాచరించి ఉత్తమ వస్త్రములను ధరించెను. భరతుడు రామలక్ష్మణులను ఆభరణములచే అలంకరించెను. కౌసల్య, సుమిత్ర, కైకేయి సీతను చక్కగా అలంకరించిరి. సుమంత్రుడు రథమును తెచ్చెను. సుగ్రీవ, అంగద, మారుతి, విభీషణాదులు రథ గజాదుల నెక్కి ముందుగనుచుండగా భరతుడు సారథ్యము చేయగా శత్రుఘ్నుడు శ్వేతఛత్రమును పట్టుకొనగా లక్ష్మణ విభీషణులు చామరమ్ముల వీణగా సీతారాములు అయోధ్యను ప్రవేశించిరి. నాలుగు సముద్రలములను జాంబవంత, హనుమంత, అంగద సుషేణులు తెచ్చిరి. సీతాసమేతముగా మణిమేని హాసనమున కూర్చుండబెట్టి వశిష్ట వాల్మీకి, వామదేవ, జాబాలి, గౌతమాది మహర్షులు పవిత్ర సుగంధ జలములతో వారికి అభిషేకము గావించిరి. 145. శత్రుఘ్నుడు శ్వేతఛత్రమును పట్టేను. సుగ్రీవుడు, విభీషణుడు వింజామరులు వీచిరి. ఇంద్ర ప్రేరితుడై వాయుదేవుడు రామునికి సువర్ణమాలనిచ్చెను. దేవేంద్రుడు మణిమేహారమునిచ్చెను. దేవగంధర్వులు పాడిరి. అప్సరసలు నృత్యము చేసిరి. ఆకాశము నుండి పుష్పవర్షము కురిసెను. అవుడు పార్వతీ సమేతుడైన శివుడు ఈ విధముగా స్తుతించెను.